చేవట సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అణువణువును చెలిమికి అంకితమిచ్చును ప్రేమ తను నిలువున కరుగుతూ కాంతి పలుచునది ప్రేమ గగనానికి నేలకి వంతెన వేసిన హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ చూపగల ఈ ప్రేమ మంటలని వెన్నెలగా మార్చును కదా గాలికి గంధము పూయడమే పూలకు తెలిసిన ప్రేమ సుధా లాలిన పూల జ్ఞాపకమే కాలము చదివే ప్రేమ కథ తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ జతను ఎందుకో విడదీసి వెంటాడి వేటాడు ఆటే ప్రేమ మౌనముతో మనసుని శృతి చేసి రాగాలు పలికించు పాటే ప్రేమ శాశ్వత చరితల ఈ ప్రేమ మృత్యు ఎరగని చిరునామా స్